జయ శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను. నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంబులో నీ మహనీయ కీర్తి విని. నిన్నదనమ్మితి జనకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం కిష్కింధకాండ తారామహాదేవి చేసిన ప్రార్థనకు వివరము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రతి పదమునకు ప్రతి అక్షరానికి కూడా వివరణ ఇచ్చారు. దీన్ని మనకు తెలిసినంత, గోవిందరాజస్వామి రాసిన దాంట్లో మనకు తెలిసినంత తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నీవు అప్రమేయుడవు, కొలతకు సాధ్యం కాదు, నీవు పొందటానికి తేలిక కాదు, ఇంద్రియ జయము కలిగినటువంటి వాడవు, ఉత్తమ ధార్మికుడవు, తరగని కీర్తి నీది అని చెప్పుకుని ఇప్పుడు ఇంకా రెండు మూడు మాటలు ఉన్నాయి. విచక్షణశ్చ, విచక్షణుడవు అంటే వివేచించి ఆలోచన చేసి, అదే మన వాళ్ళు అన్నట్టు బేరీజు వేసుకొని అన్నట్లుగా కూడా ప్రతిదానిని కూడా అలా ఆలోచన చేసి ఆ పని చేసేవాడు. ఇది చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎలా చేయాలి, ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి వాడు అన్నమాట. మరి దీనికి ఏం చెప్తున్నారు అని అంటే, దూరదృష్టితయా యుక్తాయుక్త విచారపూర్వకం సర్వకార్యకృతు. దూరదృష్టి అంటే రాబోయేది, ముందు జరగబోయేటటువంటి దానిని ఆలోచన చేసి, యుక్తము అయుక్తము, చేయతగినది చేయతగనది కూడా విచారణ చేసి, అలా సర్వకార్యములు చేసేటటువంటి వాడు. అంటే తాను చేసే పనులన్నీ అని అర్థం, అంటే అయుక్తాలు కూడా చేసేవాడు అని అర్థం కాదు. సర్వకార్యములు అని అంటే యుక్తాలు అయుక్తాలు మొత్తం చేసేవాడు అని అర్థం కాదన్నమాట. తాను చేసే ప్రతి పని కూడా అలా చేస్తూ ఉంటాడు. అతయేవా, అందుకనే నిరపరాధో మాభూర్నితి కదాచిత్ వాలిత పరాభవం ప్రాపితవాన్ లక్ష్య వైపరీత్య పరిహారాయ గజపుష్పీం ధారితవాన్. నిరపరాధవధ, అది చేయకూడదు అని అలా వాలి చేత పరాభవాన్ని పొందేటట్లుగా, వాలి సుగ్రీవుడిని ఒకసారి తన్నించాడన్నమాట తెలియక కాదు అని దీని అర్థం. మరి ఏమిటండి ఇది, మరి ఒకసారి ఇలా పరాభవాన్ని పొందించి లక్ష్య వైపరీత్య పరిహారము అంటే తాను చేయాలి అనుకున్నటువంటి దానికి విపరీతమైనటువంటి దానిని పోగొట్టడానికి. అంటే ఇప్పుడు ఇది ఎలా మనకి అర్థం కావాలి అని అంటే, ఈ గజపుష్పి ఇక గజపుష్ప మాల ధరింపచేశాడు అంటే ఏమిటయ్యా దీని అర్థం అంటే, ఇతడు సుగ్రీవుడు మరొకరి రక్షణలో ఉన్నాడు అని తెలుసుకోవాలి వాలి. ఆ మరొకరి ఇంతకుముందు తన్నులు తిని మళ్ళీ వెంటనే వచ్చాడు అని అంటే, దండ ఇతనికి ఒక మాల వేసి పంపించిన వాడు వెనక ఉన్నాడు అనేది వాలికి తెలియాలి. తారా వీళ్ళందరూ చెప్పారు, అందరూ చెప్తున్నారు కనుక వారందరూ కూడా సుగ్రీవుడికి రాముడు రక్షకుడుగా ఉన్నాడు అని తెలుసుకొని వాలి చేయకూడదు. మరి కానీ వాలికి అహంకారం ఎక్కువైపోయింది, అహంకారం ఎక్కువైపోయి నన్నేం చేయగలరు అనేటటువంటి ఒక భావం ఉన్నది. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ భావంతోనే వాలి వచ్చాడు. ఇలాంటిది ఇక్కడ కూడా మరలా కేవలము ఏకపక్షంగా ఆలోచన చేయకుండా రాజనీతి చూసినట్లయితే తెలుసుకోవాలి వాలి, కానీ తెలుసుకోలేకపోయాడు. ఈయనేమో యుక్తాయుక్త వివేకము చేత ఈ పని చేశాడు అనే దానికి ఇది ఉదాహరణ అంటూ ఉన్నారు. ఏవం శత్రు సంహర్త అపి, ఇక మరొక దానికి చెప్తూ ఉన్నారు అన్నమాట. శత్రు సంహర్త అంటే శత్రువులను సంహరించేవాడు. నిజానికి రాజనీతి ప్రకారంగా ఏమిటంటే శత్రు శేషము ఉండకూడదు. అదే మన వాళ్ళు చెప్తూ ఉంటారు, శత్రుశేషము ఉంటే మళ్ళీ ఎప్పటికైనా వాడు నాశనం చేస్తాడు విడిచిపెడితే. అలాగే రుణశేషము, బాకీ చేసినటువంటిది కూడా ఏదైనా కొంచెమే కదా అని ఉంటే అది పెరిగిపోతుంటుంది. అలాగే అగ్నిశేషము, నిప్పు కూడా అంతే, పూర్తిగా ఆర్పేయాలి. ఎక్కడైనా సరే పొయ్యిలోదైనా, ఇదివరకు నీళ్లు పోసేవాళ్ళు పొయ్యిల్లో, నీళ్లు పోసి చూసేవాళ్ళు పూర్తిగా ఆరిపోయిందా లేదా అని. పూర్వకాలం వేసవకాలంలో పూర్వమైతే ఆ నిప్పు రవ్వలు అలా పొయ్యిలో ఉన్నాయే కొంచెం కొంచెం రాజుకొని ఇంటికి అంటుకొని వాములు తగలబడి పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉండేవి. కనుక అలాంటిది సరే ఈ కాలం వచ్చితే గ్యాస్ పొయ్యిలు అయినా సరే వాటిని కట్టేయాలి. లేదు కట్టెల పొయ్యిలైనా ఎక్కడ అగ్ని ఉన్నా సరే పని అయిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా అది పోయేటట్లు చేయాలి అన్నమాట. దాన్ని కూడా ఉంచకూడదు అని చెబుతారు. కనుక ఇది రాజులు పూర్తిగా అనుసరిస్తారు, శత్రువులను మిగిల్చకూడదు. సపుత్ర పౌత్రం సామాచ్యం సమంత్రి జ్ఞాతి బాంధవం హత్వా ఇచ్చి ఉక్తరీత్యా, పుత్రులను పౌత్రులను మంత్రులను అతని జ్ఞాతులను బంధువులను అందరినీ కూడా సంహరించాలి అనేది ఇక్కడ ధర్మం. కనుక అలా అంగదాదిషు అకించిత్కరతయా, మరి ఇప్పుడు అంగదుడు పుత్రుడు ఇంకా చాలామంది ఉన్నారు, వీరి అందు ఏ విధమైనటువంటి ప్రతీకారం చేయలేదు రాముడు. కనుక ప్రశస్త క్షమావాన్ అసి, క్షమ ఓర్పు కలవాడవు నీవు అని, క్షితి క్షమావాన్ భూమి అంతటి ఓర్పు కలవాడవు అనే పదం ఇక్కడ ప్రయోగించటం జరిగింది అంటున్నారు. క్షమ ఓర్పు, ఆ ఓర్పు వలన అలా వారిని ఏమీ చేయలేదు అని. స్వాశ్రిత అపరాధకారి విషయే తవసాన్వయ వినాశకరణే ప్రాప్తే అపి తత్క్షమణం తవ అతిశ్లాఘ్యమిత్యర్థః. తనని ఆశ్రయించినటువంటి సుగ్రీవుని విషయములో అపకారులైనటువంటి వారి వంశముతో సహా నాశనం చేయాలి. అలాంటిది చెయ్యలేదు, ఓర్పు కలవాడవు కనుక నీది శ్లాఘ్యము, పొగడతగినటువంటిది, గొప్పది నీ యొక్క ఓర్పు. ఇంకా క్షితి క్షమావాన్ అంటే భూమితో సమానమైన క్షమ, ఓర్పు కలవాడు. క్షమయా పృథివీ సమ ఇచ్చుక్తరీత్యా, క్షమయా పృథివీ సమహ అని అంతకుముందు చెప్పారు వాల్మీకి అడిగినప్పుడు నారదుడు చెప్పాడు బాలకాండలోనే. భూమితో సమానమైన ఓర్పు కలవాడు రాముడు అని. ఇక దీని వివరణ ఏమిటనంటే, భూమితో సమానమైన ఓర్పు అంటే పంచాశత్ కోటి విస్తీర్ణాయాహ పృథివ్యా యావతి క్షమ తావతి తవ ఏకస్య అస్తి ఇతి భావః. పంచాశత్ కోటి యోజన విస్తీర్ణములు కలిగినటువంటిదట ఈ భూమి, అంటే 50 కోట్ల యోజనాలు. అది పూర్వుల లెక్క యోజనాలు, అవన్నీ ఇప్పుడు మనకేమీ అసాధ్యం కాదు. కొలతలు, ఈ కొలతలకేమో అందవవి, తెలుసుకోవటం కూడా సాధ్యం కాదు. ఎలాగంటే ఇదివరకే ఒకసారి చెప్పాను, ఇప్పుడు మనము ఒక అడుగులు అంగుళాలు ఈ మీటర్లకి అసలు ఎలా ఇస్తాం, ఒక స్కేలు ఇవ్వాలి అని అంటే ఏదో బొటని వ్రేలు అది అంగుళమని అంటుండేవాళ్ళు పూర్వం. మరి ఇట్లా ఏయో కొలతలు తీసుకుంటారు. మరి పూర్వకాలపు వాళ్ళ బొటని వ్రేలు ఇప్పుడు 5-6 అడుగులు ఉన్న వాళ్ళు తింటుంటే మరి అప్పుడు దాదాపుగా చాలా ఎత్తు ఉండేవాళ్ళు కదా పూర్వులు. అప్పుడు ఆ ఎత్తును బట్టే చేతులు పొడవు, ఏళ్ళు పొడవు, కణుపులు పొడవు కూడా వచ్చేస్తాయి. అలా చూసినప్పుడు చాలా పెద్దగా ఉంటాయి కనుక అది అసాధ్యం, చాలా ఎక్కువ అని మాత్రం అనుకుంటాం. అంత భూమిలో, అంత భూమి మొత్తంలోనూ ఉన్నటువంటి జనాలు కానీ, ఉండే ఉండటానికి అవకాశం ఉన్న ఓర్పు కానీ ఎంత ఉంటుందో అంత తవ ఏకస్య నీ ఒక్కడిలోనే ఉన్నది అని భావమట. రాముని యందు ఒక్కని యందే ఉన్నది ఇంత క్షమ కూడా. కనుక క్షితి క్షమావాన్ అంటూ ఉన్నారు అన్నారు. ఇక క్షమావాన్ అంటే దీన్ని సంస్కృత భాషలో ఆ వాన్ అనేది మతుప్పు ప్రత్యయము అంటారు. క్షమ క్షమావాన్, ధనము ధనవాన్ అంటే ధనము కలవాడు, గుణము గుణవాన్ గుణము కలవాడు. దీన్ని సంస్కృతంలో అంటే అంటే కలవాడు అంటే ఎప్పుడు నిరంతరము కలవాడు. ఇప్పుడు మనకి కూడా ధనం ఉంటుంది కానీ ఒకప్పుడు వస్తుంది ఒకప్పుడు పోతుంటుంది, నిత్యము ఉండదు. అలాగే గుణాలు ఉన్నాయి మనలో, కాసేపు మంచిగా ఆలోచిస్తాం, కాసేపు మరొక విధంగా ఆలోచిస్తాం. ఇవన్నీ కూడా నిత్యముగా ఉండేవి కాదు మనలో. కనుక అలా కాదు, ఇక్కడ నిత్య యోగము అంటే ఎల్లప్పుడూ ఉంటాయి పరమాత్మ యందు, రాముని యందు కూడా, రాముని యందు అన్ని ఎల్లప్పుడూ ఉంటాయి. తేన దీనిచేత కదాచిదపి అస్య అక్షమా ప్రసంగోపి నాస్తి ఇది జ్యోత్యతే. కాబట్టి ఒకప్పుడు కూడా ఈ రాముని యందు ఓర్పు లేదు అనేటటువంటి ప్రసంగము, అటువంటి ఆలోచనే లేదు అంటూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఉంటుంది ఓర్పు. మరి ఎప్పుడు ఓర్పు ఉంటే మరి ఇలా ఎందుకు చేస్తూ ఉన్నాడు ఉంది అంటే తర్వాత దీనికి కూడా ఒక వివరణ వస్తుంటుంది. అంటే తన విషయంలో తనకి ఎప్పుడు కూడా రాముడేమి ఈ ఓర్పును విడిచిపెట్టలా. తన ఆశ్రితుల విషయంలో ఎవడైనా ఏమైనా చేస్తే వాడికి కూడా వార్నింగులు ఇచ్చి మరీ తర్వాత చేస్తాడు ఆ పని. ఇక చివరికి అదే ప్రయోగిస్తాడు అన్నమాట. అది తన వారి కోసం. ఇక్కడ కూడా ఎన్నో గుర్తులు చూపించాడు మరి వాలికి, కానీ వినలేదు వాలి. అయితే చాలామంది అనుకున్నట్లుగా వాలి బలం కోసమై వాలి ఆశ్రయిస్తే రాముడిని, మరి ఆ బలం పెట్టుకుని రావణుడిని జయిస్తాడా అంటే కాదు, అవసరం లేదు రాముడికి, అసలు ఎవరి బలము అవసరం లేదు. ఆ వెళ్ళేటటువంటి దారిలో వచ్చే వారిని అనుగ్రహించటమే ఈయన పని. చాలామంది అక్కడ మనకు కనపడుతుంది, రావణాసురుడికి కూడా అంతే. వాడిని ఒకసారి తన్ని విడిచిపెట్టాడు, చాలాసార్లు చెప్పుకున్నాం కదా. వాడు రథము సారథి మొత్తం అంతా గుర్రాలతో సహా మొత్తం చచ్చిపోతే ఒక తుంటి చేతిలో పట్టుకున్నప్పుడు ఆయనే విడిచిపెట్టాడు, గచ్చ పొమ్మన్నాడు. మరి రావణాసురుడిని కూడా మరి మామూలుగా అయితే చంపేయాలి కానీ చంపలేదు. అంటే క్షమ, ఆ ఓర్పు చూపిస్తున్నాడు, అన్ని రకాల ఇచ్చాడు. ఎందుకోసం ఇది అని అంటే కేవలము సీతమ్మని తీసుకురావటం కోసమై రావణుడిని చంపాల్సిన పని లేదు. సీతమ్మని తీసుకురావడానికి వెళ్తున్నాడు ఆయన, ఇంకా రాయబారాలు పంపిస్తూనే ఉన్నాడు. అంతకుముందే విభీషణుడు వచ్చేసి శరణన్నాడు, శరణన్న విభీషణుడికి లంకారాజ్యం పట్టాభిషేకం చేసేసాడు. కనుక విభీషణుడికి విభీషణుడే అంటాడు ఇదంతా నీ అందే ఉన్నది అని అంటాడు. ఏమిటది, మిత్రానిచ ధనానిచ నా లంక అంతా నా రాజ్యము మొత్తము కూడా నీ అందే ఉన్నది రామా, నేను నిన్నే కోరుతూ ఉన్నాను అన్నాడు. అంటే వాటిని నాశనం చేయకుండా కాపాడమని కోరాడు, కానీ తనకేదో ఇచ్చి తను అనుభవించుదామని కాదు. వక్ర మార్గాన్ని చూస్తే అలాగే కనపడుతూ ఉంటుంది, రాజ్యం కోసం వచ్చాడే అప్పుడే ఆలోచించారా ఆ మాట. వానరులు కూడా అంటారు అది రాజ్యము సుగ్రీవుడికి ఇచ్చాడు కనుక వచ్చి ఉంటాడు అని. కానీ అలాంటిది అక్కడ ఇంకా వివరంగానూ చెప్పుకుందాం. ఈ క్షమ అనేది నిరంతరము కూడా, ఈ ఓర్పు చాలా గొప్పది. ఈ క్షమ అనే గుణము మీద ఒక 16 శ్లోకాలు రాశారు ఒక ఆయన, క్షమా షోడశి అనే పేరుతో. ఆయన కూరత్తాళ్ళవాని వారికి మునిమనవుడు అన్నమాట. ఇది రాసిన ఆయన క్షమా షోడశి అనేటటువంటిది వ్యాసార్యులు అనేటటువంటి ఆయన పేరు. వేదాంతాచార్యులు ఏదో ఉన్నది అయింది, ఆయన రాశారు అన్నమాట. ఈ క్షమ మీద 16 ఒక్క గుణంతోనే ఇంత పరమాత్మ గుణాన్ని చూపిస్తారు ఆయన. ఇవన్నీ ఈ గుణములు, ఈ గుణములను తెలుసుకోవటమే, దీన్నే కాలక్షేపము అని కూడా అంటారు. ఇదే అందరూ చేసిన పని. పరమాత్మ గుణములు మనకి కాలం ఎలా గడవాలి అని అంటే పరమాత్మ గుణములను తెలుసుకోవటమే. రామాయణం కథ, కథ అనేది కథని తెలుసుకోవాలి. కథ తెలిసిందే ఎన్నోసార్లు తెలుసుకుని ఉంటారని కూడా నేను చెప్తూ ఉన్నాను. దాని యందు రామాయణంలో ఏమిటయ్యా అంటే రాముని యొక్క గుణములు ఎక్కడెక్కడ వ్యక్తమైనవి, ఎవరెవరు ఎలా చెప్పారు, అది మనకి రామాయణానికి ప్రధానము. అలాగే ఆళ్వార్ల ప్రబంధాలు అన్నీ కూడా గుణములను గాయనం చేయడమే వీరి పని. ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్ అంటూ మొదలు పెడతారు నమ్మాళ్ళవారు. అతిశయమైనటువంటి ఆనంద గుణము కలవాడు అని మొదలుపెట్టాడు ఆయన. అలాగే అందరూ కూడా భాగవతం చెప్పినా భగవంతుని గుణాలు, భాగవతుల గుణాలు కూడా వ్యక్తం చేసి వాటిని చెప్పుకోవటం ఇదే ప్రధానం. అక్కడ కథలు అవి అంత ప్రధానం కాదు, రకరకాలుగా వాటిలో వస్తూ ఉంటాయి. పూర్వాపరాలు విరోధాలుగా ఉన్నట్టు కనపడుతూ ఉంటాయి, ఇప్పటి పరిస్థితులకు అతిశయోక్తులుగా కనపడుతూ ఉంటాయి, అసలు ఇది జరిగినయా ఇది నిజమేనా అనిపిస్తూ కూడా ఉంటాయి. ఇలాంటివన్నీ కాదు మనకి కావలసింది, అదంతా అయిపోయింది. మనకి కావలసింది ఏమిటంటే దాంట్లో పరమాత్మ గుణములను గానం చేయటమే. ఎన్ని కీర్తనలు ఎంతమంది రాసినా, ఎంతమంది ఎన్ని ఈనాటికి ఆయన మీద కథలు కావ్యాలు రాసినా గుణములను కొనియాడటమే ప్రధాన లక్ష్యము కనుక. అలాగే ఎక్కడ వస్తే అక్కడ, ఏ సందర్భంగా వస్తే ఆ సందర్భంలో రామాయణంలో గుణగానాన్ని మాత్రం నేను విడిచిపెట్టను, అలా మనం చెప్పుకుంటూనే ముందుకు సాగుతూ ఉంటాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.